కలవనుతున్నా నిలవంటున్నా నీ తోడు వీడక నేనుంటున్నా మాటంటున్నా మాట వింటున్నా నీ ధ్యాసను నేను మరువలేకున్నా వరమిచ్చిన దేవత ఉరిమి చూడకు కసిరే నీ చూపుతో నన్ను విసిరివేయకు దరి చేరినా గుడి చేరినా దరిదాపులకు నన్ను రానివ్వనన్నావు కలవనుకున్నా సెలవంటున్నా నీ తోడు వీడక నేనుంటున్నా కలవనుకున్నా సెలవంటున్నా నీ తోడు వీడక నేనుంటున్నా మాటంటున్నా పాట వింటున్నా నీ ధ్యాసను నేను మరువలేకున్నా కలవను